ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపాలి బాలమురళీకృష్ణ గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాపావని వయోలిన్, శ్రీమతి దండమూడి సుమతి రామమోహన్ రావు మృదంగం. కార్యక్రమంలో ముందుగా అయ్యా గురువర్యా సుష్మరాగం ఆదితాళం స్వీయ రచన. Yeah. అయ్యా అయ్యా గురువర్యా. అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా నీయానతితో పాడుచుంటినయ్యా నీయానతితో పాడుచుంటినయ్యా అయ్యా గురువర్యా నీ ఆనతితో పాడుచుంటినయ్యా అయ్యా గురువర్యా నీ అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా అయ్యా గురువర్యా. నీ మృదు పల్లవ వచోవిలాసము నీ మృదు పల్లవ వచోవిలాసము పల్లవిగా పల్లవిగా నీ మృదు పల్లవ వచోవిలాసము పల్లవిగా పల్లవిగా నీ అనుబంధము అనుపల్లవిగా నీ అనుబంధము అనుపల్లవిగా నీ మృదు పల్లవ వచో విలాసము పల్లవిగా అనుబంధము అనుపల్లవిగా నీ చరణములే చరణముగా నీ చరణములే చరణముగా కృతి మురళీ కృతిగా నీ ఆనదితో పాడుచుంటిమయ్యా. నీ మృదు పల్లవ వచో విలాసము పల్లవిగా అనుబంధము అనుపల్లవిగా నీ చరణములే చరణముగా నీ ఆకృతియే మురళీ కృతిగా నీ ఆనదితో పాడుచుంటివయ్యా. అయ్యా మరీ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అపరాధముల నోర్వ, రసాళి రాగం, ఆదితాళు, త్యాగరాజస్వామి కీర్తన.

అపరాధములనోర్వ అపరాధములనోర్వ సమయం అపరాధములనోర్వ సమయము కృపజూడు ఘనమైన నా అపరాధములనోర్వ సమయము కృపజూడు ఘనమైన నా అపరాధములనోర్వ సమయము కృపజూడు ఘనమైన నా అపరాధములనోర్వ సమయము కృపజూడు ఘనమైన నా అపరాధములనోర్వ సమయము. చపల చిత్తుడే చపల చిత్తుడే చపల చిత్తుడే మనసిరు గగనే చపల చిత్తుడే మనసిరు గగనే చపల చిత్తుడే మనసిరు గగనే కాలి పెట్టుకొని మురళిడగా జాలి పెట్టుకొని మురళిడగా సమయము కృప చూడు ఘనమైన నా అపరాధముల ఓర్వ సమయము. సకల లోకుల ఫలములను సగి సంరక్షించుచుండగా సకల లోకుల ఫలములను సగి సంరక్షించుచుండగా సకల లోకుల ఫలములను సగి సంరక్షించుచు ప్రోల తెలియ కీర్తన శరగమున చీన జాగరాజుని అపరాధములనోర్వని ప్రోల తెలియ కీర్తన శరగమున చీన జాగరాజుని అపరా సమయము కృప చూడు ఘనమైన నా అపరాధములనోర్వ మా అపరాధములనోర్వ నిజ రావ దావ రీ రీ ద రీ రీ ద

Thank you. అపరాధములనోర్వ సమయం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా నవమోహన మురారి మనోరమ రాగం ఏకతాళం తిస్రనడ. రమణీయ స్మితవదన కమనీయ గీతమదన రమణీయ స్మితవదన కమనీయ గీతమదన యమునావిహారి సుమనోహర హే నవమోహన మురారి వనమాల హారధారి నవయౌవనాంగ శూరి తరుణారుణ పదయుగణ తరుణారుణ పదయుగణ కరుణామయ కంబుగణ మీరింతవరకు డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గాపావని వయోలిన్, శ్రీమతి దండమూడి రామమోహన్ రావు మృదంగం. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.